శ్రీరామ ఉవాచ శ్రీరామ గీత 19. శృణువక్ష్యామి తేవత్స గుహ్యాద్ గుహ్యతరం పరం యద్విజ్ఞాయ నరోజ్హ్యాత్ సద్యో వైకల్పికం ఆదమాయ స్వరూపంతే వక్ష్యామి తదనంతరం జానస్మ సాధనం పశ్చాద్ జ్ఞానం విజ్ఞాన సంయుతం జ్ఞేయంచ పరమాత్మానం యద్ జ్ఞాత్వా ముచ్యతే భయాత్ అనాత్మని శరీరాదావాత్మబుద్ధిస్తు యాభవేత్. శైవమయ తయవ సౌసంసారః పరికల్ప్యతే రూపే ద్వేనిశ్చితే పూర్వం మాయాయః కులనందన విక్షేపావరణే తత్త ప్రథమం కల్పయే జగత్లింగాద్య బ్రహ్మ పర్యంతం స్థూల సూక్ష్మ విభేదతః అపరంత్వఖిలం జ్ఞానరూపమావృత్య తిష్ఠతి మాయా కల్పితం విశ్వం పరమాత్మని కేవలే రజాభుంజం గవంత్య విచారే నాస్తికించిన శ్రూయతే దృశ్యతే యద్యత్ స్మర్యతే వానరే సదా అసదేవ హితత్సర్వ యథా స్వప్న మనోరథా దేహ. ఏవ హి సంసార వృక్షములం దృఢం స్మృతం తమ్ములం పుత్రదారాది బంధః కింతేయున్యథాత్మన దేహస్తు స్థూలభూతానాం పంచ తన్మాత్ర పంచకం అహంకారశ్చ బుద్ధిశ్చ ఇంద్రియాణి తథాదశ చిదాభాసో మనచేవ మూల ప్రకృతిరేవ చ ఏతత్ క్షేత్రమితి జ్ఞేయం దేహ ఇత్యభిధీయతే ఏతైర్విలక్షణో జీవః పరమాత్మా నిరామయ జీవస్య పరమాత్మా చ పర్యాయో నాత్ర భేదది తస్య జీవస్య విజ్ఞానే సాధనాన్యపి మే శృణు మానభావస్తథా. దంభహింసాది పరివర్జనం పరాక్షేపాది సహనం సర్వత్రో వక్రతా తథా మనోవాక్కాయ సద్భక్త్యా సద్గురోః పరిసేవనం బాహ్యాభ్యంతర సంశుద్ధి సిద్ధతా సత్రి యాదిషు మనోవాక్కాయ దండశ్చ విషయేషు నిరీహతా నిరహంకారతా జన్మ జరాద్యాలోచనం తథా అసక్త సేస్నేహ శూన్యత్వం పుత్రదార ధవాదిపు ఇష్టానిష్టాగమే నిత్యం చిత్తస్య సమతా తథా మయి సర్వాత్మకే రామే హినన్య విషయామతః జనసంబాధరహిత శుద్ధ దేశ నిషేవణం. ప్రాకృత్యర్జన సంఘశ్చ హ్యరతి సర్వదా భవేత్ ఆత్మజ్ఞానే సదోద్యోగో వేదాంతార్థావలోకనం ఉకైతరేక్తే భవేద్ జ్ఞానం వివరితద్వైపత్యయ బుద్ధి ప్రాణమనోదేహాహంకృతిభ్యో విలక్షణః చిదాత్మాహం నిత్యం శుద్ధిబుద్ధయపతి నిశ్చయం యేన జ్ఞానేన సంవిత్తేత జ్ఞానం నిశ్చితంచ మే విజ్ఞానంచ తదేవతత్ సాక్షాత్ దనుభవేద్యదా ఆత్మా సర్వత్ర పూర్ణస్యా చిదానందాత్మకో వ్యయ. బుద్ధ్యాద్యుపాధిరహితః పరిణామాది వర్ణితః స్వప్రకేశేన దేహాదీన్ భాసేననపావృతః ఏకా ఏవాద్వితీయశ్చ సత్యజ్ఞానాది లక్షణః అసంగస్య ప్రభోద్రష్టా విజ్ఞానేనావగమ్యతే ఆచార్యశాస్త్రోపదేశాదే యజ్ఞానం యదా భవేత్ ఆత్మనోజ్జీవపరయోర్మూలా విద్యా తథైవ హి లీయతే కార్యకరణే సహైవ పరమాత్మని సావస్థా ముక్తిరిత్యుక్త్వా హిపచారోయమాత్మని ఇదమోక్షస్వరూపంతే కథితం రాఘునందన. జ్ఞాన విజ్ఞాన వైరాగ్య సహితం మే పరాత్మనః కింత్వేత దుర్లభం మన్యే మద్భక్తి విముఖాత్మనాం చక్షుష్మతామపి యథారాత్రా సమ్యన్న దృశ్యతే పదం దీప సమేతానాం దృశ్యతే సమ్యగేవ హి ఏవం మద్భక్తియుక్తా నామాత్మా సమ్యక్ ప్రకాశతే. మద్భక్తే అహ కారణంకించి ద్వక్ష్యామి శృణుతత్వః మద్భక్తసంగో మత్సేవ మద్భక్తానాం నిరంతరం. 47. ఏకాదశ్యుపవాసాది మమ పర్వానుమోదనం మత్తథా శ్రవణే పాఠే వ్యాఖ్యానే సర్వదా రత్యః మత్పూజా పరినిష్ఠా చ మమ నమాను కీర్తనం ఏవ సతతయుక్తానాం భక్తి రవ్యభిచారణి మయి సంజాయతే నిత్యం తతః కిమవశిష్యతే అతో మద్భక్తి యుక్తస్య జ్ఞానం విజ్ఞానమేవ చ వైరాగ్యం చ భవేచ్ఛిశ్రం తతో ముక్తిమవాప్నుయత్. 48. కథితం సర్వమే తత్తే తప ప్రశ్నానో సారతః అస్మిన్మన సమాధాయయంతి శేత్సకు ముక్తి భాక్ నవక్తవ్యమిదం యత్న భక్తి విముఖాయ హి మద్భక్తాయ ప్రదాతవ్యమాహుయాపి ప్రయత్నతః ఇదంతతే పఠే నిత్యం శ్రద్ధా భక్తి సమన్వితః. ఆజ్ఞానపటలధ్వాంతం విధూయ పరిముచ్యతే భక్తానం మమ యోగినాం సువిమల స్వాస్థతి శాంతాత్మానాం మత్సేవాభరతాత్మానాం చ విమల జ్ఞానాత్మనాం సర్వదా సంగమ్యః కురుతే సదోద్యత మతి సత్సేననా నన్యధి మోక్ష సస్వ కరేతో అహమునిసం వస్యో భవే నానన్యథా యాభై ఐదు. శ్లోక్ 19-55 వరకు తాత్పర్యము. తా లక్ష్మణ, దేనిని తెలిసిన కొనినచో సరుడు వెంటనే జగద్ధాంతిని వీడి మోక్షమును పొందునో అట్టి పరమరహస్యమైన పరమాత్మ విజ్ఞానమును గూర్చి నీకు చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుము. అనాత్మ రూపము లఘు దేహాది దృశ్య పదార్థములందు ఆత్మయను భ్రాంతి కలిగియుండు టయే మాయ. ఇట్టిమాయ చేతనే ఈ సంసారమంతయు కల్పింపబడినది. మాయకు ఆవరణము విక్షేపము అను రెండు రూపములు గలవు. రజ్జు సర్ప భ్రాంతియందు అధిష్ఠానమైన రజ్జువు యొక్క తత్వమును విచారించుట వలన సర్పభ్రాంతి నశించినట్లు అధిష్ఠానమగు పరమాత్మతత్వమును విచారణ చేసినచో ప్రపంచ భ్రాంతి ఉత్తమ సాధనలచేమను జుడు ఆత్మతత్వమును బాగుగా అనుభూతమనర్చుకొనగలడు. అభిమానము గర్వము లేకుండట, దంభము హింస మొదలైన వానిని వదలుట, ఇతరులు నిందించునను సహించుట, రుజుత్వము కలిగియుండుట, మనోవాక్కాయములచే భక్తితో సద్గురువును సేవించుట, బయట లోపల శుద్ధుడై ఉండుట, సత్కర్మలను ఎల్లప్పుడును చేయుచుండుట, త్రికరణ శుద్ధి కలిగియుండుట, విషయములను ఆశింపకుండుట, అహంకారమును వీడుట, జన్మ జరామరణముల దోషములు గూర్చి విచారించుట, మమత్వము లేకుండుట, సుఖ దుఃఖములందు సమత్వము కలిగియుండుట, సర్వాత్మైన నాయందు స్థిరభక్తి కలిగియుండుట, నిర్జనమైన పరిశుద్ధ ప్రదేశమున నివసించుట, పామరజనులతో సావాస ముచేయకుండుట, సదా ఆత్మజ్ఞానమునకై యత్నించుట, వేదాంతార్థమును చక్కగా విచారించుచుండుట అను ఈ సాధనలను అభ్యసించు ఈ చుండవలయును. వీనిచే ఆత్మజ్ఞానము సిద్ధింపగలదు. ఇవి లేనిచో సంసార బంధము దృఢతరము కాగలదు. నేను దేహము కాను, ప్రాణములు కాను, ఇంద్రియములు కాను, మనో బుద్ధి చిత్త 62 అహంకారములు కాను, నేను చైతన్య రూపుడను, నిత్యశుద్ధుడను అను ఇట్టి నిశ్చయము దేనిచే కలుగునో అదియే జ్ఞానమంతిన అభిప్రాయము. ఆ జ్ఞానమే ప్రత్యక్షముగా అనుభవమునకు వచ్చినప్పుడు విజ్ఞానమనబడును లక్ష్మణ. ఆత్మ సర్వవ్యాపకము సచ్చిదానంద స్వరూపము బుద్ధ్యాది ఉపాధి రహితము. పరిణామాది వర్ణితమై దేహాది సమస్త ప్రపంచమును స్వప్రకాశముచే ప్రకాశింపచేయుచున్నది. అది దేనిచేతను కప్పబడదు, ఎల్లప్పుడూ ఒకే విధముగా వెలుగుచుండును. సజాతీయ విజాతీయ స్వగతాభేదములు లేనిది, దేనిచేతను అంటనిది, సర్వమునకు సాక్షియే ప్రకాశించుచున్నది. సద్గురుపదేశము చేతను వేదాంత విచారణ వలనను జీవాత్మ పరమాత్మలకు భేదము లేదను అపరోక్ష జ్ఞానము జీవునకెప్పుడు కల్గునో అప్పుడే ఈ సర్వసంసారమునకు కారణమైన అవిద్య తనచే కల్పితములైన కార్యములన్నిటితో కూడా పరమాత్మ యందు లయమందును అట్టి అవిద్యాలయ స్థితియే మోక్షమనబడును. నాయందు భక్తి గల వారలకి మోక్షస్థితి బాగుగా సిద్ధించును. నాయందు భక్తి లేనివారికి దీనిని చెప్పరాదు. నా పైభక్తి గలవానికి పిలిచి ఏనను చెప్పవలేను. నాయందు శ్రద్ధాభక్తులు గలవాడే నేనిప్పుడు ఉపదేశించిన దానిని ప్రతి దినము పఠించినచో అతనికి అజ్ఞానాంధకారము నశించి మోక్షము గల్గును. ఎవడు ఎల్లప్పుడూ పూనిక గలవాడే సత్పురుషులు సేవించుచుండునో వానికి తప్పక ముక్తి గల్గును. నేను వానికి ఎల్లప్పుడూ వస్యుడనేయుందును. ఇట్లు చేయని వానికి మోక్షము లేదు, వేరే మార్గము లేదు. శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో దండకారణ్యముననుండగా రావణాసురుని సోదరియగు శూర్పణఖ రాముని దివ్యమంగళ రూపమును చూచి మోహించి తని కోర్కెను రామునికి తెలిపెను. సీతను 63 మృంగబోయెనది రామాజ్ఞాచే లక్ష్మణుడు దాని ముక్కు చెవులను కోసి వేసెను. ఆమె తన సోదరుడగు ఖరుని వద్దకు పోయి మొరబెట్టుకొనెను. ఖరుడు 14,000 మంది రాక్షసులతో రాముని పైకి దండెత్తివచ్చెను. వారి నందరినీ రాముడు హతమార్చెను. అప్పుడు శూర్పణఖ భయపడి లంకకు పోయి రావణునితో జరిగనదంతై చెప్పి సీతనెట్లైనను స్వాధీనము చేసుకొనుమని బోధించారు. ఆ వాక్యములు విని రావణుడు, ఇట్టి మహాబల సంపన్ను డేనరాముడు సాక్షాత్ పరమాత్మయే కాని మనుష్యుడు కాడు. తనను చంపుటకే బ్రహ్మాదులచే ప్రార్థింపబడి ఇక్ష్వాకు కులమందు అవతరించి యున్నాడనియు రాముని చేతిలో చచ్చిన వైకుంఠమునకు బోయెదను. తానే జయించినచో నిష్కంటకముగా రాక్షస రాజ్యమేలు కొనవచ్చును గుట్ అని భావించి మారీచుని సహాయము కోరెను. ఒక్క బాణముతో విశ్వామిత్రయాగ సమయమున తనను సముద్రమున కవ్వల సూర్యోజన ముల కావల విసరివేయబడిన విషయము జ్ఞప్తికి రాగా సీతాపహరణ ప్రయత్నమును మానుకొమ్మని మారీచుడు రావణుని ప్రార్థించాడు. రాముని పూజించమని హితవు పలికాడు. రావణుడు ఒప్పుకోలేదు. రావణుడు వాణిని చంపుతానని బెదిరించాడు. రావణునిచే చచ్చుట కంటే రామునిచే చచ్చుటయే మేలని మారీచుడు తలచి రావణుని వెంట రథము మీద రామాశ్రమమునకు చేరిరి. మారీచుడు బంగారు వన్నెగల జింక రూపము ధరించి సీతాదేవికి కనబడునట్లు తిరుగాడుచుండెను. ఆ జింకను తెచ్చి ఇమ్మని సీతరాముని కోరింది. వెంటనే రాముడు విల్లుబులు ధరించి లక్ష్మణునితో సీతను కాపాడుచుండుమని చెప్పి ఆ మాయజింకను తరుముకొని పోయెను. అది మూగరూపమును ధరించిన రాక్షణుడేయని తెలుసుకొని బాణమును వేసెను. వాడు చనిపోతూ హా లక్ష్మణ అని రాముని కంఠస్వరము ననుకరించి గట్టిగా 64 అరచి ప్రాణముల వీడెను. వాని దేహము నుండి ఒక్క తేజస్సు లేచి రామునిలో ప్రవేశించెను. ఆ మారీచుడు మొదట రాముని బాణంతో దెబ్బతినిన నాటి నుండియు గృహము ధనాదులనన్నింటినీ వీడి రాముని ధ్యానించుచు పాపరహితుడై తుదకు రామునే దర్శించి రామునిచే వధింపబడి రామునే పొందెను. జహా లక్ష్మణ అను వాక్యమును విని సీత రామునికి ఆపద కలిగినదని భావించి లక్ష్మణుని రాముని వద్దకు పొమ్మని చెప్పింది. అది రాక్షసమాయని లక్ష్మణుడెంత చెప్పినను సీత వినలేదు. గత్యంతరము లేక లక్ష్మణుడు రాముని వెర్కుటకు పోయెను. అప్పుడు రావణుడు సస్న్యాసి వేషమును ధరించి సీత వద్దకు వచ్చి తాను లంకేశ్వరుడనియు తనను స్వీకరించి సర్వభోగములనను భవింపుమని కోరెను. ఆ మహాపతివ్రత వాణిని తిరస్కరించెను. రావణుడు క్రుద్ధుడై ఆమె నిలబడియున్నంతమేర భూమిని తన 20 చేతులతో పెకల్చి బలవంతంగా ఆ మట్టిగడ్డతో సహా తన రథం మీద పెట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు. రామ లక్ష్మణ అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ సీత భూమి వంకే చూస్తూ పోతున్నది. ఆ ఆర్తనాదమును విని జటాయువు రావణుని ఎదిరించెను. రావణుడు జటాయువు రెక్కలను నరికివైచెను. అయినను జటాయువు రావణునితో ఘోర యుద్ధము చేసి పడిపోయెను. రావణుని రథము ముక్కలైపోయినది. వాడు వెంటనే మరొక రథము మీద సీతను తీసుకుని పోవుచుండెను. త్రోవలో 5 వానరులు ఒక కొండమీద యుండుట సీత చూచి తన కొంగు చివరను చింపి అందులో తన నగలను కొన్నిటిని తీసి ముడివేసి రామునికి చెప్పండి అని ఆ నగల మూటను వాపి ముందుకు జారవెడచనది. రాక్షసుడు లంకకు చేరి ఆమెను అశోక 65 వనంలో దాచి ఉంచాడు. ఆమెను రాక్షస స్త్రీల మధ్య ఉంచాడు. సీత అచ్చట దుహకించుచు క్రూశించి రామ రామ అంటూ దుహకిస్తూ ఉండెను. అచట రాముడు మారీచుని వధించి అశ్రమము నకు వచ్చు చుండగా దారిలో లక్ష్మణుడెదురయ్యేను. సీతాదేవి ఆనతి ప్రకారమే తాను గత్యంతరము లేక రాముని కోసం వచ్చితినని లక్ష్మణుడు చెప్పెను. అప్పుడు రాముడు తమ్ముని చూచి తనలో తాను ఇట్లు అనుకున్నాడు, ఈ లక్ష్మణుడికి నేను చేసిపెట్టిన మాయా సీత గురించి తెలియదు, అయినా నేను మామూలు నరుడి వలె నటించదను. భార్య వియోగముతో వ్యసనపడినట్లుగానే నటించుచు సీతను వెదుకుతూ రావణుడి లంకను చేరుకొని రావణుని, వాని వంశాన్ని, వాడికి సాయపడిన వారిని ఆందర్నీ చంపి నా చేతనే అగ్నిలో ఉంచిన సీతను పిలుచుకొని అయోధ్యకు పోతాను. మానవుడిలాగే కొంతకాలం అయోధ్యలో ఉంటాను. లక్ష్మణుడు సీత ప్రోద్భాలము పలనే ఆమె తనను దూషించినందువల్లనే గత్యంతరము లేక ఆమెను వదిలివచ్చాను అని విన్నవించుకొనెను. వారిరువురు ఆశ్రమమునకు వచ్చిరి. సీత లేదు, ఆడవంతా గాలించారు. వాకట్లు వెదుకుచుండగా కొన ఊపిరితో షడియున్న జటాయువును చూచి రాముడు, లక్ష్మణ వీడే సీతను తిని ఉంటాడు, వీనిని హతమార్చదను, విల్లంబులు తీసుకొనిరా అని అన్నాడు. అప్పుడు జటాయువు, రావణుడనే రాక్షసుడు నీ భార్యను పట్టుకొని దక్షిణ దిశగా పోయాడు, వాణ్ణి ఎదిరించినాను, నా ప్రాణాలు పోతున్నాయి, సమయానికి కనబడ్డావు అని రామునికి నివేదించుకొన్నాడు.